కల్లు కల్లు తాటి కల్లు ఓహ కల్లు కల్లు రే అచ్చా, కల్లు కల్లు ఈత కల్లు ఓహ కల్లు కల్లు రే అచ్చా. ఒరే కొడుక ఇంద్రా బాంచను, కొడుక కొడుక ఓరి కొడుక కల్లు దాగుడు మానరా కొడుక, సీసాల కల్లు దాగి పడక ఇంటికి చక్కగా రారా నా కొడుక. గల్లీలో ఇజ్జతి పోడగొడితివి, మల్లదాగచ్చి బురదలో పడితివి. కొడుకా ఎంత దిట్టిన మానవైతివి, కట్టేసి కొట్టిన మరువవైతివి, ఎట్లా రావారి నీకు గుణమత్తది. ఇంద్రా కొడుక కొడుక ఓరి కొడుక కళ్ళు దాగుడు మానరా కొడుక, సీసాల కళ్ళు దాగి పడక ఇంటికి చక్కగా రారా నా కొడుక, రారా నా కొడుక, ఒరే రారా నా కొడుక అయ్యా. పోతానంటూ పోయి ఇంట్లో పైసలు తీసుకుపోయి, బొత్త నిండా కళ్ళు దాగి ఇతుల కాడాలొల్లి చేసి, గెలువలేక ఈపు ఇస్తే ఈపు మొత్తం వాసిపాయే, మక్కులన్నీ ఇరిగిపోయే అంగిలాగూ సినిగిపాయే. వతుర కొడుక కళ్ళు నీకు వడది, కళ్ళు గుత్తను నువ్విక మరువు, మర్తనే వారి నీకు బతుకుదెరువు. కొడుక ఇంద్రా రే కొడుక కొడుక ఓరి కొడుక కళ్ళు దాగుడు మానరా కొడుక, సీసాల కళ్ళు దాగి పడక ఇంటికి చక్కగా రారా నా కొడుక. కళ్ళు గమ్మతి కమ్మగున్నది, ఈత కళ్ళు తాటి కళ్ళు కలిపి తాగుతున్ననే అస్తనే. కళ్ళు కళ్ళు తాటి కళ్ళు కమ్మటి కళ్ళు, ఇక మానవరా నువ్వు, ఇక లగ్గం చేస్తా నీకు అయ్యా. కళ్ళు కళ్ళు తాటి కళ్ళు ఈత కళ్ళు పెండి ఏతే మారుతావని వీళ్ళు వాళ్ళు చెప్పితే విని, ఒక్క కాడ నీకు నేను కర్ర పిల్లను చూసినాను, పిల్ల మాత్రం వాటంగున్నది సూతనే మరి ఒకారమత్తది, చెప్పినట్టు ఇనకపోతే దానితో నీ పెండ్లి చేస్తా, దాన్ని ఏతే బతుకౌర పోడా, తాగనంటే మంచిదాన్ని చేస్తా, త్రిషను తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తారా. కొడుక ఇంద్రా కొడుక కొడుక ఓరి కొడుక కళ్ళు దాగుడు మానరా కొడుక, సీసాల కళ్ళు దాగి పడక ఇంటికి చక్కగా రారా నా కొడుక. నిన్న మొన్న దాగి పడితివి, గల్లీలో ఇజ్జతి పోడగొడితివి, మల్లదాగచ్చి బురదలో పడితివి. మాన్రా ఎంత దిట్టిన మానవైతివి, కట్టేసి తన్నిన మరువవైతివి, ఎట్లరా వారి నీకు దూరమత్తది. కొడుక మంచిగా మారు బిడ్డా.